హోమిథ ప్రసాదే హవ కమరజం సోవాధ్వారా ఇదా

ఆ

దాయాయ దేవాయ రథాయ విరాజనయంతాయ వాయాయ దేవాయ సృష్టోతయ వాజాయంతే ఆయాయ దేవాయ ఆయేం ఆ రథం హౌ హౌ హౌ దోరయ ద్వేషాం ద్వేషాం ద్వేషాం గ్రహపాక్ ప్రేమాధవ్యం హౌ హౌ హౌ వందమానా శివా ఆ